రాక్షసులు ఓడిపోయి స్వర్గమును వదిలి పాతాళమునకు పోయిరి. దేవతలు తమ గొప్పతనములను గోరంతల కొండలంతలు చేసి అభిమాన గర్వముతో ఇట్లు పలికిరి. మేము సర్వశ్రేష్ఠులము, మాలో గొప్ప మహిమలు కలవు, మాకు జయమేల చేకూరును. దైత్యులు పామరులు శక్తిహీనులు, మేము సృష్టి స్థితి లయకారకులము కీర్తిమంతులము. ఇక మా ముందు పామరులగు దైత్యుల ఆట కట్టినట్లే ఇట్లు పలికి పరదేవత మహిమ నెరుగక మోహితులైరి. ఆ తల్లి కోటి సూర్యుల కాంతి విరజిమ్ముచు వారికి కను విప్పు కలిగింపదలచి అవయవములేనిదై జ్యోతియై ప్రకాశించుచుండెను. ఆ దివ్య తేజస్సును చూచి ఇది ఏమి ఇది ఏమని వారెల్లరూ నివ్వరపోయిరి. ఇది ఎవ్వడేని చేసిన మాయయా, లేకయే దేవతలేని ఆశ్చర్యకరముగా ఇట్లు కల్పించిరా అని పరిశీలింపసాగిరి. మనము ఆ యక్షము సన్నిధికేగి నీవెవరవని అడుగుదము, బలాబలము కెరిగి ప్రతిక్రియ జరుపదమని తలచిరి. అప్పుడింద్రుడు అగ్నిని పిలిచి ఇట్లనెను, ఓ యజ్ఞి, నీవు మాకు ముఖము వంటివాడవు. నీవు వెళ్లి ఆ యక్షమెవరో ఎరిగి రమ్మనగా అగ్నివేగముగా యక్షము సన్నిధికేగెను. అప్పుడు యక్షమిట్లు ప్రశ్నించెను, నీవెవడవు, నీ బలమెంతటిది, నాకు తెలియజెప్పుము. అప్పుడగ్ని, నేను జాతవేదుడను అగ్నిని, ఈ విశ్వమంతటిని కాల్చు శక్తి నాలో కలదు అని సమాధానమిచ్చెను. అప్పుడా యక్షము అగ్ని ముందొక గడ్డిపోచనుంచెను మరియు ఎట్లు పలికెను, నీలో అంతటి శక్తియున్నచో దీనిని కాల్చుము చూచెదను. అగ్ని ముందొక గడ్డిపోచనుంచెను. అప్పుడగ్ని తన సంపూర్ణ శక్తితో ప్రయత్నించియు కాల్చలేకపోయెను. అప్పుడగ్ని తల వంచుకొని దేవతల వద్దకేగి జరిగినంతయు తెలిపెను. మరియు మనము సర్వసమర్థులమని విర్రవీగుట హాస్యాస్పదమని పలికెను. అంతట ఇంద్రుడు వాయువును పిలిచి, నీయందే ప్రపంచమంతయు నిలిచియున్నది, నీవందరకును ప్రాణానిది, కనుక నీవు వెళ్లి ఆ యక్షమెవరో తెలిసికొని రమ్మనెను. అంత వాయువు దురభిమానముతో యక్షము వద్దకేగెను. యక్షము వాయువును చూచి మెల్లగా ఇట్లు ప్రశ్నించెను, నీవెవరవు, నీ శక్తి ఎంతటిది యనిన వాయువు గర్వముతో, నేను వాయువును ఎల్ల వస్తువులను కదలించు శక్తి కలవాడను, నా వలననే ప్రపంచమంతయు క్రియాశీలమగుచున్నది అనగా యక్షమిదిగో, నీ ముందు ఈ గడ్డిపోచ నుంచి తిని దీనిని కొంచెము కదలించుము. నీ చేతకానిచో తల వంచుకొని ఇంద్రుని వద్దకు వెళ్లమనెను. వాయువు తన శక్తినంతను వినియోగించి దానిని కదల్పజూచెను, కాని అతడు కదల్పలేకపోయెను. తన గర్వము విడిచి వాయువు దేవేంద్రుని వద్దకేగెను మరియు అతను ఇట్లు పలికెను, మనము చేతకాని వారలము, అహంకారవంతులము. అతని నిజరూపము తెలిసికొని శక్తి మనకు లేదు, ఆ యక్షములో లోకాతీతమైన శక్తి కలదు. అప్పుడు దేవతలందరూ, నీవు దేవరాజవు, ఆ యక్షము తత్వము నీవే తెలుసుకొన సమర్థుడవు. ఇంద్రుడు మహాగర్వముతో బయలుదేరెను. అంతలో యక్షము ఇంద్రుని చూచి మాయమాయెను. ఆ యక్షము మాటనైన వినకపోతిమేయని ఇంద్రుడు తనను తక్కువవానిగా తలచెను. నేనిప్పుడు దేవసభకు వెళ్లజాలను, దేవతల ముంద తల ఎత్తుకొని తిరుగజాలను, నా అసమర్థతను వారికెట్లు తెలుపగలను. అభిమానములేని బ్రతుకు మరణము వంటిదే అని తలచి అచటనే తన గర్వము విడిచి అత్యద్భుత శక్తి గల ఆ వ్యక్తిని నేను శరణు వేడుచున్నానని పలికెను. అదే క్షణమున ఆకాశము నుండి ఇంద్రా మాయాబీజము జపించుము, దానివలన నీకు సుఖము కలుగును. అంతట ఇంద్రుడు మాయాబీజమును జపించుచూ నిరాహారుడై ధ్యాన నిమగ్నుడై లక్ష సంవత్సరములు దేవిని గూర్చి తపస్సు చేసెను. ఒక చైత్ర శుద్ధ నవమి నాడు పట్టపగలు అకస్మాత్తుగా అదే దివ్యతి తేజస్సు అదే చోటన అవతరించెను. ఆ దివ్య తేజమందొక కుమారి జపాకుసుమ కాంతులతో సూర్యుని కంటే మిన్నగా వెలుగొందుచుండెను. ఆ భగవతి తన కిరీటమందు చంద్రవంక ధరించి తన నాలుగు చేతులందును పాశాంకుశ వరాభయ ముద్రలు దాల్చి పరమలావణ్యవతియై నానాభూషణ భూషితయై భక్తుల పాలిటి కల్పతరువై విరాజిల్లుచుండెను. ఆమె త్రినేత్ర తెల్లని కాంతులు విరజిమ్ము మల్లికామాలలతో శోభించు కేశపాశముకలది. నలుదిక్కులందు రూపము దాల్చిన వేదములచే స్తుతింపబడునది. తన దంత కాంతులతో ఎల్లెడల పద్మరాగ కాంతులు విరజిమ్ముచున్నది. సుప్రసన్న హాసముకలది. సుందరాంగి రక్త వస్త్రము రక్త చందనము దాల్చి ఉమా అనబడు హైమవతీదేవి. ఆమె కరుణామయి సర్వకారణ అట్టి శ్రీదేవి తన ఎదుట వెలుగుచుండ దర్శించి ఇంద్రుడు ప్రేమ గద్గద కంఠుడయ్యెను. ఇంద్రుడు పులకిత శరీరుడై శ్రీ భువనేశ్వరి చరణ కమలములకు ప్రణామములాచరించెను. నిర్మల భక్తితో ఆమెను పలు రీతుల స్తుతించి కడు వినయముతో దేవి ఆ యక్షమెవ్వరు ఎచటి నుండి వచ్చినది నాకు తెలియజేయుమని ప్రార్థింపగా దేవి ఇట్లనెను. అంతయు నా మాయయే నా రూపము మాయాధిష్ఠానము సర్వసాక్షి నిరామయము ఎల్ల వేదములు వర్ణించు దివ్యపదము ఎల్ల తపస్సు కీర్తించు గుణములు గలది అగు ఓంకారము ఏకాక్షరము అది బ్రహ్మము అదే హ్రీం స్వరూపము ఆ రెండును నా మంత్రమునకు ముఖ్యమైన బీజములు ఆ రెండు భాగములతోనే ఈ జగత్తును సృష్టింతును. అందొక భాగము సచ్చిదానంద స్వరూపమనబడును. రెండవ భాగము ప్రకృతి పరమైన మాయ. ఆ మాయయే పరాశక్తి ఆ ఈశ్వరి శక్తి. ఇవన్నీయూ నేనే. చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నా మాయ నాకంటే వేరు కాదు. ప్రళయమందు ఈ జగమంతయు నాకంటే వేరుగా నుండును. ప్రాణుల కర్మ పరిపాక వశమున సృష్టి జరుగును. అప్పుడు నా అవ్యక్త రూపమే వ్యక్త రూపము తాల్చును. నా అంతర్ముఖమగు అవస్థయే మాయ అనబడును. నా బహిర్ముఖమగు మాయ తపస్సనబడును. బహిర్ముఖమైన తమోరూపము నుండియే సత్వరూపము ఉదయించును. దాని నుండి రజోగుణము కలుగును. దాని నుండి త్రిగుణాత్మకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుద్భవింతురు. అందు రజోగుణమెక్కువైనచో బ్రహ్మ సత్వగుణమెక్కువైన విష్ణువు తమోగుణమెక్కువైన రుద్రుడు ఉద్భవింతురు. స్థూలదేహము బ్రహ్మ సూక్ష్మదేహము హరి కారణదేహము రుద్రుడు తురీయ స్వరూపము నేనే. త్రిగుణముల సామాన్యవస్థయే నా అంతర్ముఖత్వము. అది సర్వాంతర్యామి స్వరూపము. అదియే తురీయమైన ఉపాధితో కూడినది. నా రూపములు సగుణ నిర్గుణములుగా రెండు విధములు. మాయను కనుక నేనే ఎల్ల జగముల సృజించి వానియందు ప్రవేశించి వారి వారి కర్మానుగుణముగా నిరంతరము జీవులను ప్రేరేపింతును. కారణరూపులగు బ్రహ్మ విష్ణువు రుద్రులను నేనే ప్రేరేపింతును. నాకు భయపడి గాలి వీచును. సూర్యుడు ఉదయించును. ఇంద్రాగ్నులు మృత్యువును నా భయము వలన తమ తమ పనులు చక్కగా నిర్వహింతురు. నేను సర్వోత్తమురాలను. నా దయవలననే నీవు జయమును పొందుచున్నావు. నేను మిమ్ము బొమ్మల వలె ఆడింపజాలుదును. ఒకప్పుడు దేవతలకు మరొకప్పుడు రాక్షసులకును జయము చేకూర్చెదను. అందరును తమ తమ కర్మలను బట్టి సర్వస్వతంత్రనగు నా స్వేచ్ఛచే తమ తమ పనులు నిర్వహించుచుందురు. అట్టి సర్వాత్మికనగు నన్ను గర్వాంధులై దురహంకారులై మీరు మరచితిరి మోహగ్రస్తులైతిరి.